నీలి చీరలో ఓ నీలామణి, చంద్రోదయ వర్ణలలాటంలో సూర్యోదయ చిరు చుక్కదిద్ది, ఆకాశపు రంగునంతా అరటి బొందెరసంలో కలిపి అద్దిన చీర కట్టుకుని, భుజద్వయాన అలికుంతలాలాడ చిరునవ్వు చిందిస్తూ దానిమ్మ తోటలోకి చనుదించకు. ఫలములన్నీ జలజలమని నేల రాలిపోతాయి, తాము లోపల దాచుకున్నవి కెంపులు కావు ఒట్టి రాళ్ళేనని.